45 లేడి జన్మ. ఆ విధంగా లోకాలొక పర్వతానికి చేరిన ఆ రాజు ఆ పర్వతాన్ని ఎక్కి వెలుగువైపు నుంచి చీకటివైపు గల గుంటలోకి పడిపోయాడు. ఆ వైపు ఏ ప్రాణి ఉండదని చెప్పాను గదా, అందువల్ల అతని శరీరం పర్వత శిఖరం దగ్గరే ఆగిపోయింది. ఇతను మాత్రం గుంటలోకి పడిపోతూ వెనక్కు చూశాడు. అక్కడ పర్వత శిఖరం మీద తన శరీరాన్ని గద్దలు పీక్కుతింటున్నాయి. అలా అయితే శరీరం లేకుండా నేనెలా ఉన్నాను అని అతనికి సందేహం కలిగింది. ఆలోచించగా తన భౌతిక దేహం రాలిపోయిందని, మనోదేహం మాత్రం ముందుకు సాగుతోందని అతను అర్థం చేసుకున్నాడు. ఆ విధంగా మనోమేత్యం అతనిని వదిలిపెట్టనందువల్ల అతనికి శుద్ధ తత్వజ్ఞానం అందలేదు. శ్రీరాముడు ఊగురుదేవ, స్థూలదేహం అనే ఆధారం లేకుండా మనస్సు ఎలా నిలువగలదు, ఎలా ప్రయాణం చేయగలదు? ఈ రాజు ఇంతకు పూర్వం దేవశరీరంతో ఆకాశమార్గంలో అడ్డు అదుపు లేకుండా తిరిగాడు గదా. ఇప్పుడు ఆ దేహం రాలిపోయిన తరువాత కూడా మళ్లీ ఆకాశంలో తిరుగుతున్నాడు గదా. ఇలా ఆకాశంలో తిరగటం అనే లక్షణం సమానంగా ఉన్నప్పుడు వెనుకటి దేవశరీరానికి ఇప్పటి మనశ్శరీరానికి తేడా ఏమిటి? వశిష్ఠుడు విపశ్చిద్రాజు దాకా ఎందుకయ్యా? భూలోకంలో ఉండే మామూలు రాజుగారుకరు రాజసభలో కూర్చొని ఉండగానే ఆయన మనస్సంకల్పం అంతఃపురంలోకి వెళ్లిపోయింది. అలా మనస్సు వెళ్లినంత మాత్రాన అతని స్థూల దేహం కూడా అంతఃపురంలోకి వెళ్లిపోతుందా? వెళ్లదుగదా. కనుక మనోదేహం యొక్క ప్రయాణానికి స్థూలదేహ ప్రయాణంతో పనిలేదు. ఇక్కడే కాదు, భ్రాంతి కలిగిన సందర్భంలోనూ, స్వప్నంలోనూ, ఊహాలోకంలోనూ, తప్పుడు జ్ఞానం కలిగిన సందర్భంలోనూ, కథ వినే సందర్భంలోనూ. ఆయసర్వ్. 87. మనస్సు శరీరాన్ని వదిలిపెట్టి సంచరిస్తూ ఉండటం అందరికీ అందుబాటులో ఉన్న విషయమే. స్థూల దేహాన్ని వదిలిపెట్టి మరో దేహాన్ని దేనినో ధరించడం వల్లనే భ్రమ స్వప్నాదులు కలుగుతున్నాయి. ఏ దేహం వల్ల అవి కలుగుతున్నాయో దానినే ఆతివాహిక దేహం అంటారు. కొంతకాలం పోయాక ఈ ఆతివాహిక దేహం మీద ఉండే దేహత్వ బుద్ధి, ఇదే నా దేహం అనే ఆలోచన మరపున పడిపోతుంది. ఆ మరపు వల్ల మళ్లీ ఆధిభౌతిక దేహం మీద దేహత్వ బుద్ధి మొలకెత్తుతుంది. లోకం దృష్టిలో ఇదే మెలకువ. దీనికి భిన్నంగా ఒకడు ఆధిభౌతిక దేహంలో ఉండగానే ఈ దేహం భ్రమాత్మకం అని అర్థం చేసుకున్నాడనుకో, అప్పుడు ఆధిభౌతిక శరీరం మరపున పడిపోయి ఆతివాహిక శరీరం మిగులుతుంది. వాడి తత్వచింతన ఇంకా కొనసాగితే ఆతివాహిక శరీరం కూడా మరపున పడిపోయి శుద్ధ చిన్మాత్రం మిగులుతుంది. అయితే మన ఉత్తర విపశ్చిద్రాజుకు ఆతివాహిక దేహం మరపుకు రాలేదు. పైగా ఈ ఆతివాహిక దేహమే నేను అనే ఆలోచన వచ్చింది. అందుచేతనే అతనికి చిన్మాత్ర జ్ఞానం అందలేదు. అందుచేతనే అతను ముందుకు సాగిన తన మనస్సును చూశాడు. ఆ దశలో అతను ముందుకు సాగుతూ పుట్టబోయే జీవి తన తల్లి గర్భాన్ని చూసినట్లుగా ఒక తీవ్రమైన చీకటిని చూశాడు. ఆ చీకటిలో తిరుగుతూ ఉండగానే అతనికి ఒక భూమి కనిపించింది. ఆ భూతలం బంగారు కాంతులతో కోటి యోజనాలు విస్తరించి ఉంది. అతను దానిని గూడా దాటి ముందుకు వెళ్లాడు. అక్కడ జలావరణం కనిపించింది. ఆ తరువాత ఆగ్నేయావరణాన్ని, మారుతావరణాన్ని, ఆకాశావరణాన్ని కూడా దాటి చివరికి అవిద్యామిశ్రితమైన బ్రహ్మాకాశాన్ని చేరుకున్నాడు. అవిద్యామిశ్రితమైన బ్రహ్మాకాశమంటే దేనినుంచి అన్నీ వస్తున్నాయో, ఏది ఏది కాదో, ఏది అన్నీ అవునో అలాంటిది. ఆ రాజు అక్కడే తిరుగుతూ మళ్లీ మరో చోట మరో భూమిని, మరో జలాన్ని, మరో అగ్నిని, మరో వాయువును, మరో ఆకాశాన్ని, మరో లోకాలను చూశాడు. అలా మళ్లీ మళ్లీ ఎన్నోసార్లు వేరు వేరు లోకాలను చూశాడు. రామ, ఆ రాజు ఇప్పటికీ అలాగే తిరుగుతూ క్రొత్త క్రొత్త లోకాలను చూసుకుంటూ ఇంకా జీవించే ఉన్నాడు. సార్, 128. రామ, మొత్తం మీద సారాంశం ఏమిటంటే, నలుగురు విపశ్చిద్రాజులలోనూ తూర్పువాడు చంద్రమండలానికి చేరాడు. దక్షిణ ఉత్తరాల వాళ్లు జన్మ పరంపరలలో ఆయా బ్రహ్మాండాలలో తిరుగుతూనే ఉన్నారు. పశ్చిమ దిక్కువాడు మాత్రం ముక్తిని పొందాడు. వీరిలో చంద్రమండలానికి చేరిన తూర్పురాజు చంద్రోపాసన చేస్తూ మధ్యలో అక్కడుండే కళంకరూపమైన లేడితో స్నేహం చేసి తత్ఫలితంగా తనే ఒక లేడీ అయిపుట్టాడు. ఇది వాళ్ల కథ. శ్రీరాముడు, గురుదేవ, దక్షిణోత్తర దిక్కుల రాజులు ఏవేవో బ్రహ్మాండాలలో తిరుగుతున్నారన్నారు గదా. వాళ్లు ప్రస్తుతం ఏ బ్రహ్మాండంలో ఉన్నారో మీ దివ్య దృష్టితో చూసి దయచేసి చెప్పండి. వశిష్ఠుడు, రామ, ఈ సంసారంలో ఉండే బ్రహ్మాండాల పరంపర అనంతమైనది. వాటిలో కొన్ని నా దివ్య దృష్టికి కూడా అందవు. అలాంటి లోకాలలో ఎక్కడో వాళ్లు తిరుగుతున్నారు. అందుచేత వాళ్ల వివరాలు నేను చెప్పలేను. శ్రీరాముడు, అలా అయితే లేడి జన్మ ఎత్తిన తూర్పురాజు ఎక్కడున్నాడో చెప్పండి. వశిష్ఠుడు, అది మనం ఉన్న ఈ బ్రహ్మాండంలోనే ఉంది. శ్రీరాముడు, అదేమిటి? ఆ రాజులంతా బ్రహ్మాండాలను దాటుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయారన్నారు గదా. ఆయ్సర్ 88. మళ్ళీ ఇతను వెనక్కి ఈ బ్రహ్మాండానికి ఎలా వచ్చాడు? వశిష్ఠుడు, బ్రహ్మాండాలకు మధ్య దూరమనే మాట అజ్ఞానులు చెప్పుకునే మాటే. జ్ఞానుల దృష్టిలో మొత్తమంతా అఖండ పరబ్రహ్మమే కనుక దూరం దగ్గర అనే ప్రసక్తి లేదు. ఇక అజ్ఞానుల దూరం వారి సంస్కారాల వల్ల కల్పింపబడినదే కనుక ఆ సంస్కారాల ప్రాబల్యం వల్ల ఏ బ్రహ్మాండంలోంచి ఏ బ్రహ్మాండానికైనా సరే మార్గాలు ఉండనే ఉంటాయి. అటువంటి సంస్కార మార్గాలలో ఒక మార్గాన్ని పట్టుకుని తూర్పురాజు ఈ బ్రహ్మాండంలోకి వచ్చి పడ్డాడు. శ్రీరాముడు, ఈ బ్రహ్మాండంలో అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? వశిష్ఠుడు, రామ, త్రిగర్త దేశరాజు ఈ మధ్య నీకు బహుమతిగా ఒక లేడిపిల్లను పంపించాడు, గుర్తుంది కదా? ఆ జింకపిల్లే పూర్వదిక్కు విపశ్చిద్రాజు. శ్రీరాముడు ఆశ్చర్యపోయి వెంటనే భటులను ఆజ్ఞాపించి ఆ జింకపిల్లను సభలోకి తెప్పించాడు. అది అన్ని జింకపిల్లలాగానే బెదురుచూపులు చూసుకుంటూ చెంగుచెంగున గంతులేసుకుంటూ సంతోషంగా ఉంది. ఈ లేడిపిల్లే ఆ రాజంటే అందరికీ ఆశ్చర్యంగా ఉంది. శ్రీరాముడు ఆశ్చర్యంలోంచి మెల్లిగా తేర్కొని ఇలా అడిగాడు, సద్ 129.